67 స్వప్నం గూర్చి నవీన పరిశోధనలు. ఇక్కడ పాఠకులకు కొంత వివరణ ఇవ్వాలి. స్వప్న సూచనలను గురించి వశిష్ఠ మహర్షి చెప్పినది ఈనాటి మనకు మూఢనమ్మకంగా కనిపించవచ్చు, కాని వైజ్ఞానిక దృష్టితో చూసినప్పుడు అది మూఢనమ్మకం కాదు. ఆంగ్ల సాహిత్యంలో షిప్రెక్ అనే నవల గురించి చాలామందికి తెలుసు. ఆ నవలలో కవి స్వప్నంలో తాను దర్శించిన ఓడ ప్రమాదాన్ని గురించి విపులంగా వర్ణించాడు. కొన్ని సంవత్సరాల తరువాత నిజంగానే ఆ ఓడ ప్రమాదం జరిగింది. ఓడ నెంబరు, కెప్టెన్ పేరు, ప్రయాణికుల సంఖ్య మొదలైన వివరాలు ఎన్నో సరిగ్గా సరిపోయాయి. మనస్తత్వశాస్త్రం వారు స్వప్నాల తీరు గురించి, కొందరు వ్యక్తులు తమ స్వప్నాలలో భవిష్యత్ను దర్శించగల విచిత్ర శక్తి గురించి బాగా పరిశోధనలు చేస్తున్నారు. ఆ పరిశోధనలు ఇంకా ఒక నిశ్చయ స్థాయికి చేరకపోయినప్పటికీ వివిధ దేశాలలో స్వప్నాలపై గల విశ్వాసాలను వైజ్ఞానికంగా అధ్యయనం చేసి విశ్లేషణ చేసినప్పుడు వాటిని కొట్టిప్రేయటం అంత సులభంగా కనిపించటం లేదని మనస్తత్వవేత్తలు అంటున్నారు. ఒక వ్యక్తి తనలోని పాపాలను గుర్తించి వాటిని తొలగించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే, అంతకు కొద్ది రోజులు ముందు ఆ వ్యక్తికి స్నానం చేస్తున్నట్టుగా కలలు వస్తున్నాయని డేటా రికార్డ్ అయిందట. కలలో కనిపించే స్నానం ఆత్మ ప్రక్షాళనకు గుర్తు అని యూరోప్ దేశాలలో విశ్వాసం ఉందట. పై డేటా రికార్డింగ్ వల్ల ఈ విశ్వాసం సత్యం కావచ్చుననే నిర్ణయానికి వైజ్ఞానికులు వస్తున్నారు. ఇలాంటి పరిశోధనలు అనేకం ఇంకా జరుగుతూ ఉన్నాయి. దీనిలో మనకు కావలసిన అంశం ఏమంటే, కొన్ని స్వప్నాలు జాగ్రత్త ప్రపంచంలో భవిష్యత్ కాలంలో జరగబోయే సంఘటనలను సూచించగలగటం అనేది అశాస్త్రీయమైన విషయం కాదు, మూఢనమ్మకం కాదు అన్నంతవరకే.